విభూరతి ప్రవాహనో మన్హీనసి హవ్యవాహనః స్వాత్రోసి ప్రచేతాస్తుతోసి విశ్వవేదాః ఉషిగసి కవిరంధారిరసి బంభారిః అవస్యూరసిదువస్వాం సింధ్యూరసివార్జాలీయా ఋతధామాసిస్వజ్యోతిస్సముద్రోహోమి విశ్వవ్యచాః అజోస్యేకపాదహీరసి బుద్ధ్యాః సంవాదసి కృశానః పరిషద్యోసి పవమానః నభోసి ప్రతపామృష్టోసి హవ్యసూదనః సమూహ్యోసి విశ్వవేదాఊనాతివిత్తస్య ప్రతిష్టా అజ్ఞాయసగరాస్తగరాస్త్రసగరేణ నాంనా రౌద్రేణానీకేన పాతమాగ్నయ పిభృతమాగ్నయో నమో గోస్తు మాహిజ్ఞోతిరతి విశ్వరూపం విశ్వేషాం దేవానాగ్ని సమిత్ స్వద్వేషో మతన పృథ్యోద్వేషోభ్యోన్యకృతేభ్య ఉరుయంతాశివరుగస్వాహాణ అప్తురాజ్య వేతు స్వాహా అగ్నేలయ సుపథారాజే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్ యుయోధ్యస్మజ్జోరాణమేను భూయిష్ఠాం తే నమ ఉక్తిం విధేమాం అయం నో అగ్నిర్వరే వక్త్రణా త్వయం మృధః పురయేతు ప్రభిందన్ అయం వాజాంజయతు వాజపాతా అయగ్ని శత్రూంజయతు జర్హేషాన స్వాహా గురు విష్ణో విక్రామస్తో రుక్షయాయనస్తృభి ఘృతంగృతయోనే విభప్రప్రయుజ్యపతింశిరస్వాహా దేవసమితరేషతే సోమస్తగ్రక్షస్వ మాత్వాదభన్ ఏతత్వందే సోమ దేవో దేవా ఉపాగాః ఇదమహం మనుష్యాం సహగాయ పోషేణ స్వాహా నిర్వరుణస్య పాశాన్ముచ్యే అగ్నేరతపాస్తేవ్రతపాః జాతవ తనోన్మయ్యభూ దేశాసాత్వయ్యా మమ తనోస్తయ్యభూ దియజ్ఞసామయీ ఋతాయతన్నౌ వ్రతపతే వ్రతాన్యను మే దీక్షాం దీక్షాపతిరమగ్రస్తాను తపస్తపస్పతిః ఉదు విష్ణో విక్రామస్వో రుక్షయాయనస్కృధి ఘృతం ఘృతయోనిపప్రప్రాయజ్ఞపాతింజిరస్వాహా అత్యన్యాగాన్యాన్యాగాన్ అర్వాక్పరేభ్య పరోవరేభ్య సన్వాజుషామహే దేవనస్పతే దేవయజ్ఞాయీ దేవాస్తాయజ్ఞాయీ జుషంతాం విష్ణవే పోషధేత్రాయస్వస్వధీతే మైనగ్ఞహి దైవం మాలే కీరంతరిక్షం మాహిగే పృథివ్యా సంభవా అయగ్గే స్వధీతిస్తేతి జాన ప్రణినాయ మహతే సౌభాగాయ అధస్పందే వనస్పతే శతవల్జో విరోహ సహస్రవల్సాది భయగ్ఞం బ్రూహేమా. పంచమోధ్యాయ. అథ షష్ఠోధ్యాయ. ప్రాసభిత్రాసేష్నోద్బాహుభ్యాం పూష్ణాహస్తాభ్యాం ఆదేనాసీదమహగ్రీవా అపి కృంతామి యవోసి యవయాస్మద్వేషో యవయారాదీ ంతరిక్షాయ పృథివ్యేత్వాషదానాషదనమసీ అగ్రేణైరసి స్వాదేశేత్తాదిస్థాస్యతి సవితమద్వానక్షుపిలాభ్యస్తౌషీభ్యవగ్రేణాక్షంతరిక్ష మధ్యే పృథివీపారేణాగ్రహీ యాతేమాన్యుస్మసి గమధ్యేయత్ర గావో భూరి శృంగా అయాసా అత్రాహైకదూరుగాయస్య విష్ణాః పరమం పదమవభారి భూరి బ్రహ్మవనిత్వా క్షత్రవనీరాయ స్పోషవని పర్యోహామి బ్రహ్మదృగ్గ్రహ క్షత్రం దృగ్గ్రహాయ దృగ్గ్రహ ప్రజాందృగ్గ్రహ విష్ణా కర్మాణి పశ్యతయతో వ్రతాని పశే ఇంద్రశ్చయుజ్యస్తఖా తద్విష్ణా పరమం పదగ్రే సదా పశ్యంతి సూరయాః దివే వచక్షురాతకం పరివీరసి పరిద్వారైవీర్విశోయంతాం పహీమయ్యజమానగ్నేనాయో మనుష్యాణాం దివస్సూనురస్యేషతే పృథివ్యాల్లోక ఆరణ్యస్తే పశుః ఉపావీరస్యుపదేవాన్ దైవీర్విశక్రావోరుషిజో వన్నీతమాన్ దేవత్తర్వసూరమహవ్యాసేస్వదంతీరమధ్వం బృహస్పరే ధారయా వసూని ఋతస్యత్తాదేవహమిపాశే న ప్రతిముంచామి ధర్షాన్ మానుషః దేవస్యత్తాసవిశుప్రసవేష్నోహద్బాహుభ్యాం పూష్ణోహస్తాభ్యాం అగ్నే సోమాభ్యాం జుష్టం నియోనజ్ని అద్రస్తోషీభ్య ప్రోక్షామ్యనుత్వా మాతామన్యతామనోషితానుభ్రాతా సగద్భ్యోను సఖాసయోత్యా అగ్నిరోమాభ్యాం స్వాజుష్టం ప్రోక్షామి అపాం పేరురస్యాపో దేవీ సదంతు సత్తేవహవి సంతే ప్రాణో వాతే నగచ్చతమంగాని యజత్రై సంయజమాన ఆశిషా ృతేనాయమాన ప్రియంధారీసంతరిక్షాజోర్దేన వాతేన అవిషత్మనాయమస్వా పర్షో వర్షీయతి యజ్ఞే యజ్ఞపతింధా సాహ ఆదేవేభ్యో దేవేభ్య స్వాహా మాహిద్భూర్మాకృతాకు నమస్తానర్వాత్రేహి ఘృతస్య కుల్యాగుప ఘృతస్య పథ్యాగుప దేవీరాపశుద్ధావోడ్భగ్నేషు సుపరివిష్టా వయం పరివేష్టారో భూయాస్మాచంతే సుంధామి ప్రాణంతే సుంధామి చక్షుస్తే సుంధామి శ్రోత్రంతే సుంధామి నాభింతే సుంధామి మేఢ్యంతే సుంధామి పాయంతే సుంధామి చరిత్రాగ్రస్తే సుంధామి మనస్తాప్యాయతాం వాక్తాప్యాయతాం ప్రాణస్తాప్యాయతాం చక్షుస్తాప్యాయతాగ్రశ్రోత్రంతాప్యాయతాం యత్తే క్రూరంయలాస్తితం తత్తాప్యాయతాం తత్తే నిత్యాయతాం తత్తే శుద్ధ్యతు సమహోభ్యః ఓషధేత్రాయ స్వస్వభీతే మై అగ్నిహిగ్నసీ రక్షసాం భాగోసి నిరస్త్రజ్ఞరక్షాః ఇదమహగ్నిష్టామిదమహగ్నిరక్షోవబాధే ఇదమహగ్నిరక్షోధమంతమో నయామి ఘృతేన ద్యావా పృథివీర్ప్రోర్న్వాథాం వాయోవేస్తోకానాం యుషానో అగ్నిరాజ్యస్య వేతు స్వాహా స్వాహా ఆకృతే ఊర్ధ్వనాభసం మారుతం గచ్చతం స్వంతే మనోపనసాసం ప్రాణప్రాణేన గచ్చతాం రేణస్యగ్నిష్ట్వా అశ్రేణాత్వాపస్వాసమారిణన్ వాతస్య ద్వాధ్రాజ్యై భూష్మోరగ్రహ్యా భూష్మణో వ్యధిషత్ ప్రయోతం దేశాః ఘృతం ఘృత పావానః పిబతవసాం వసా పావానః పిబత అంతరిక్షస్య హవిరసి స్వాహా దిశ ప్రదిశ ఆదిశో విదిశ ఉద్దిశో దిగ్ధస్వాహా అరేంద్ర ప్రాణో అంగే అంగే నిధీత ఐంద్రభూదానో అంగే అంగే నిధీధే దేవత్తష్టద్భూరితే సగ్ స మేధులక్ష్మాయ విద్విషో లోకం భవాపి దేవత్రాయం తమవసే సఖాయో నుత్వా మాతా పితరో మదంతు సముద్రం గచ్చ స్వాహా దేవజ్ఞ సవితారం గచ్చ స్వాహా అంతరిక్షం గచ్చ స్వాహా మిత్రవరుణౌ గచ్చ స్వాహా అహోరాత్రే గచ్చ స్వాహా ఛందాగ్ని గచ్చ స్వాహా ద్యావా పృథివీ గచ్చ స్వాహా సోమం గచ్చ స్వాహా యజ్ఞం గచ్చ స్వాహా నభో దివ్యం గచ్చ స్వాహా అద్యం వైరుస్వానరం గచ్చ స్వాహామనామేహాద్యచ్చ దివంతే భూమో గచ్చత్తంతరిక్షం జ్యోతిః పృథివీం భస్మనాపేణ స్వాహా పాపో మౌషధీర్హిజ్ఞీయర్ధామ్నాధామ్నారాజగ్రస్తతో వరుణనామంచ యదాహురజ్ఞాయితి వరుణే దిశపామహే తో వరుణనోమంచ సుమిత్రియా నాపకోషధయస్సంతు దుర్మిత్రియా తస్మై సంతు యోస్మాన్ దేహ్యం చ వయం దుష్పః ఇదమాపప్రవాహత యత్కించ దురితం మయి యద్వాహమాభిరుద్రోహయద్వాసేపకృతానృతం హవిష్మాదీరిమా ఆపో హవిష్మా ఆవీవాసతి హవిష్మాన్ దేవో అధ్వరో హవిష్మానౌ అస్తు సూర్యాః అగ్నేర్వోపన్న గృహస్య సదసి సాదయామి ఇంద్రాజ్ఞాద్భాగేయీస్థమిత్రావరుణయోద్భాగేయీస్థమిష్టేషాం దేవానాం భాగేయీస్థాం అమూర్యా ఉపసూవర్యేయాభిర్వాసూర్యస్తః భానో హిన్వన్త్వద్భరం హృదేత్వామనసేత్వాదివేత్వాసూర్యాయత్వాధ్వరం దివి దేవేషు హోత్రాయచ్చ సోమరాజన్ విశ్వాస్వం ప్రజా ఉపావరోహ విశ్వాస్వాం ప్రజా ఉపావరోహంతు శృణోత్వగ్నిస్వమిధాహవం మే శృణ్వన్ పాపోధిషణాశ్చ దేవీః శ్రోతాగ్రావాణో విదుషో న యజ్ఞ శృణోతు దేవస్వ వితాహవం మే స్వాహా దేవీరాపో అపాన్నపాద్యోవభూవర్మిర్హవిష్యా ఇంద్రియావాన్మదింద్రమః సందేవేభ్యో దేవత్రాదాతశుక్రపేభ్యః ఏషాం భాగస్థస్వాహా కార్షీరసి సముద్రస్య త్వాక్షిత్యాపున్నయామి సమాపో అద్భిరగ్మత సమోషధీభిరోషధీః యమగ్నే పృత్సుమద్యమపావాజే షుయంజునా స్వయంతాశస్వతీరిహస్వాహా దేవస్య త్వాగమితుస్త్రసరేష్నోద్బాహుభ్యాం పూష్ణోహస్తాభ్యాం ఆదేరావాసిగభీరమిమమధ్వరం పృథీంద్రాయ సుసూతమం ఉత్తమేన పవినోర్జస్వంతం మధువంతం పయస్వంతం నిద్రాభ్యాస్థదేవశ్రుతస్తత్పయతమా మనో మే తత్పయత వాచం మే తత్పయత ప్రాణం మే తత్పయత చక్షుర్ం మే తత్పయత శ్రోత్రం మే తత్పయత ఆత్మానం మే తత్పయత ప్రజాం మే తత్పయత పశూవన్ మే తత్పయత గణాన్ మే తత్పయత గణా మే మా విక్రేషన్ ఇంద్రాయత్వా పశూవతే రుద్రవత ఇంద్రాయత్వాదిత్యవతే ఇంద్రాయత్వాధిమాదిఘ్నేశ్యేనాయత్వా సోమభృగేర్ణయేత్వారాయస్పోషదే యత్తే సోమధివిజ్యోతిర్యత్ పృథివ్యాయ్యధురా అంతరిక్షే తేనాస్మై యజమానాయోరురాజే కృధ్యతి దాత్రే వోచః స్వాత్రాష్టవృత్రతురోరాధో భూత్వా అమృతస్య పత్నీః ేవీర్దేవత్రే మయి యజ్ఞన్నాయతోపాహూతా సోమస్య పిపత మాభేర్మా సంవిత్థా ఊవర్జన్ ధత్వధిషణే వీర్ధామోర్జన్ దాత్మాహతో నతో మా రాగపాగుతాక్ష ఆధావంతు అంబనిష్పారసమరీయర్వీదామంగ ప్రసర్గేషో దేవస్తమత్యం నత్వదన్యో మాఘవన్నస్తి మధ్యతేంద్రబ్రవీమి దేవతా షష్ఠోధ్యాయః అథ సప్తమోధ్యాయః ఓం వాజస్వతయే పవస్థ విష్ణా అగ్నిశుద్ధ్యాంగభక్తిభూతః దేవో దేవేభ్య పవస్తయేషాం భాగోసి మధుమతేర్న ఇషస్కృధీ సోమారాభ్యన్నామజాగ్రేది తస్మై తే సోమసోమాయ స్వాహా స్వాహోర్వంతరిక్షమన్వేమి స్వాం క్రేతోసి విశ్వేభ్యనింద్రియేభ్యో దివ్యేభ్య పార్థివేభ్య మనస్వాక్ష స్వాహాత్వాస్వభవస్తూర్యాయ దేవేభ్య స్వామరీచితేభ్యో దేవాగ్నిశ్రోయస్మైర్దేణే తత్సత్యమోపరిప్లుతా భంగేన హతో సౌభక్ట్రాణాయ త్వాం యానాయ త్వా ఉపయామగృహీతోస్యంతర్యచ్చమభవన్ పాహి సోమం పురుష్యరాయోగేషో యజస్వా అంతస్తేద్యావా పృథివీదధాంతత్రధాంతరిక్షం సజోర్దేవేభిరవరైః పరైశ్చాంతర్యామే మాఘవన్మాదయస్వా స్వాహోర్వంతరిక్షమన్వేమి స్వాం కృతోసి విశ్వేభ్యైంద్రియేభ్యో దివ్యేభ్య పార్థివేభ్య మనస్వాక్ష స్వాహాత్వాస్వభవస్తూర్యాయ దేవేభ్య స్వామరీచితేభ్య ఉదానాయ స్వాః ఆవాయోభూషసుచి పాపన సహస్రం తేతో విశ్వవారా ఉపోతే అంధో మధ్యమయామి దేవదభిషే పూర్వపేయం వాయవే త్వా ఇంద్రవాయుమే సుతా ఉపప్రయోభిరాగతం ఇంద్రవో వాసంతి ఉపయామగృహీతోసి వాయవాయింద్రవాయుభ్యాం తైషతేజోనిస్తజోషోభ్యాం త్వా అయం మాం మిత్రావరుణా సుతస్తోమారుతా వృధా మమేభిహస్రూతగ్రేహవం ఉపయామగృహీతోసి మిత్రావరుణాభ్యాం త్వా రాయాభయగ్సవాగ్సో మదేమహవ్యేన దేవాయవసేన గావాః తాన్ ధేనుం మిత్రావరుణా యువన్నో విశ్వాహా ధత్తవనవస్ఫురంతీ ఏకతే యోనిర్ృతాయుభ్య మధుమద్రస్వీనా సూనృతావతి తయాయజ్ఞం మే నిక్షతం ఉపయామగృహీతోభ్యాంతైషతేజో నిర్మాభ్యేభ్యాం తం తద్మథా పూర్వథా విశ్వథేమథా జ్యేష్ఠథా ఇంద్రనిహిషదగ్రస్వర్వితం ప్రతీచీనం విజనం దోహసేధునీమాసుంజయం తమనుయాసు వద్ధసే ఉపయామగృహీతో శిషంగాయత్వా ఏషతేజో నిర్వీరతాం పాశ్యపమృష్ఠశ్రందో దేవాస్త్వా శుక్రపాః ప్రణయంత్వనాహృత్రాసి శ్రీలో వీరాన్ ప్రజనయన్ పరేహ్యభిరాజస్కోషేణ యజమానం సంజగ్మానో దివా పృథివ్యా శుక్రశుక్రశోతిషా నిరస్తశ్రందశుక్రస్యాభిష్టానమసి అచ్ఛిన్నస్య తే దేవసోమసువీర్యస్య రాజస్కోషస్య దదితారస్యామా సాప్రథమాసగ్రకృతిర్విశ్వమాదాసప్రథమో వరుణో మిత్రో అగ్నిః సప్రథమో బృహస్పతిశ్చికిత్వాగ్రస్తస్మా ఇంద్రాయ సుతమాయో తస్వాహా త్రింపంతోమోర్యత్సంయత్సుభృతంయత్స్వాహా అయం వేదశ్చోదయత్రిష్టిగర్భాద్యోతిర్జరాయోరజసో విమానే ఇమమపాగ్రసంగమే సోవర్యస్య శిశున్న విప్రామతిభిరిహంతి ఉపయామగృహీతోసి మత్కాయత్వా మనోనయేషు హవానేషు తిగ్మం విమర్శ్యావనుతో ద్రవంత ఆయశ్చర్యాభిస్తు వినృమ్ణ అస్యాశ్రీణేకాదిసంగభస్తౌ ఏతతేయోని ప్రజాపామృష్టో మర్కో దేవాస్వామంతి ప్రణజంతనాభిష్టాసి ప్రజాప్రజనజన్పరేహ్యభిరాజస్కోణేన యజమానం సంజగ్మానో దివా పృథివ్యా మంథీ మంథిషోతిషా నిరస్తో మత్వో మంథినోధిష్టానమసి అచ్ఛిన్నస్య తే దేవసోమసువీర్యస్య రాజస్కోణస్య దదితారస్యామా ప్రథమాసగ్రస్కృతిర్విశ్వవాదాస ప్రథమో వరుణో మిత్రో అగ్నిః స ప్రథమో బృహస్పతిశ్చికృత్వాగ్రస్తస్మా ఇంద్రాయ సుతమాజోహోతస్వాహా తృంపంతుమధోర్యత్సృష్టంయత్సుభృతంయత్స్వాహా ఏ దేవాసో దివ్యేకాదశస్థ పృథివ్యా మధ్యేకాదశస్థ అప్సుక్షితో మహినైకాదశస్థ చే దేవాసో యజ్ఞమిమంజూషధ్వం వయామగృహీతోస్యాగ్రయణోసి స్వాగ్రయణః వాహి యజ్ఞం పాహి యజ్ఞపతిం విష్ణుస్వామింద్రియేణ పాతు విష్ణుం తం పాహ్యభిసవనాని పాహి సోమహ్వవతే సోమహ్వవతే సోమహ్వవతే అస్మై బ్రహ్మాణే పవతేస్మై క్షత్రాయ పవతేస్మై సంవతే యజమానాయ పవతే యుషూర్జే పవతేభ్యోషదేభ్య పవతేజావా పృథివీభ్యాం పవతే సుభూతాయ పవతే బ్రహ్మవర్చసాయ పవతే విశ్వేభ్యేభ్యేషతేయో నిర్విశ్వేభ్యేభ్యాహ ఉపయామగృహీతో దీంద్రాయత్వా బృహద్వ దేవయస్వత ఉత్థాయువం గృహామి యత్త ఇంద్ర బృహద్వయస్తస్మైయత్వా విష్ణవే త్రైషదేయోనిరుద్ధేభ్యస్తా దేవేభ్యస్తా దేవాయువం గృహామి యజ్ఞస్యాయుషే మిత్రావరుణాభ్యాంతా దేవాయువం గృహామి యజ్ఞస్యాయుషే ఇంద్రాయత్వా దేవాయువం గృహామి యజ్ఞస్యాయుష ఇంద్రాగ్నిభ్యాంతా దేవాయువం గృహామి యజ్ఞస్యాయుషే ఇంద్రాయత్వాయువం గృహామి యజ్ఞస్యాయుష ఇంద్రావరుణాభ్యాంత్వాయువం గృహామి యజ్ఞస్యాయుషే ఇంద్రా బృహస్పతిభ్యాంత్వాయువం గృహామి యజ్ఞస్యాయుష ఇంద్రా విష్ణుభ్యాంత్వాయువం గృహామి యజ్ఞస్యాయుషే దివోహరతిం పృథివ్యా వేయుస్తానరమృత ఆజాతమగ్ని కవిగ్రహందాజవతీ చింజనామాసన్నా పాత్రం జనయంత దేవా ఉపయామగృహీతో సిద్ధ్రువో సిద్ధ్రువక్షేత్రువాణ ధ్రువతమోచ్యుతానామ్యుతక్షిప్తమేయో నిర్వైష్వానరాయత్వా ధ్రువం ధ్రువే నమనసా వాచా సో మమవనయామి అథానయింద్రయిద్విషో సమానసస్కరత్ యస్తేద్రప్సస్కందతియస్తే అగ్నిస్వగ్రామచ్యుతోధిషణయోరుపస్థాత్ అధ్వర్యోర్వాపరీ వాయః పవిత్రాత్మంతే జుహోమి మనసా వషకృతగ్రస్వాహా దేవానామక్రమణమసి ఉపయామగృహీతోసి మధవేత్తోపయామగృహీతోసి మాధవాయత్వా ఉపయామగృహీతోసి శుక్రాయత్వోపయామగృహీతోసి శుచయేత్వా ఉపయామగృహీతోసి నభసేత్వోపయామగృహీతోసి నభస్యాయత్వా ఉపయామగృహీతోసీషేత్వోపయామగృహీతోస్యూర్జేత్వా ఉపయామగృహీతోసి సహసేత్వోపయామగృహీతోసి సహస్యాయత్వా ఉపయామగృహీతోసి తపసేత్వోపయామగృహీతోసి తపస్యాయత్వా ఉపయామగృహీతోస్యగ్నేహసత్పతయేత్వాద్ంద్రాగ్నే ఆగతగ్నేసుతంగేర్భిర్నభోవరేణ్యం అస్తపాతంభియేషితా ఉపయామగృహీతోసీంద్రాగ్నిభ్యాం తైషతేయోనిరింద్రాగ్నిభ్యాంపా ఆధాయే అగ్నిందతే వృణతే బర్హిరామిషత్ ఏషామింద్రోజువాసఖా ఉపయామగృహీతోస్యగ్నేంద్రాభ్యాంతైషతేజోనిరగ్నేంద్రాభ్యాంత్వా ఓమాసస్తర్షణి ధృతో విశ్వే దేవాస ఆగత దాశ్వాగ్నిశో దాశుషస్వతం ఉపజామగృహీతోసి విశ్వేభ్యస్వా దేవేభ్యాగేషతేయోనిర్విశ్వేభ్యస్వా దేవేభ్యా విశ్వే దేవా సహాగత శృణుతామాయిమగ్రహమం ఏదం బర్హిర్నిషీదత ఉపయామగృహీతోసి విశ్వేభ్యస్వా దేవేభ్యాగేషతేయో నిర్విశ్వేభ్యస్వా దేవేభ్యా ఇంద్రమరుత్త ఇహ పాహితో మయ్యథా ఆసాద్యాతే అపి వస్తుతస్య తవ ప్రణీతి తవ శూరసన్మన్నావి వాసంతి కవయస్సు జిజ్ఞాః ఉపయామగృహీతోసీంద్రాయత్తామరుత్వాతయేషతేయోనిరింద్రాయత్తామరుత్వాతే మరుత్తం వృషభం వా ఆవృధానమక వారిం దివ్యగ్రసామింద్రం విశ్వాసాహమవసే నూతనాయోగ్రగ్రసహోదామిహతగ్రహూవేమా ఉపయామగృహీతోసీంద్రాయత్తామరుత్వాతయేషతేయోనిరింద్రాయత్తామరుత్వాతే ఉపయామగృహీతోసి మరుతాం భోజసేత్వా సజోషాయుందసగణ మరుద్భిస్తోమం తిలవృత్రహాసూర విద్వాన్ జహి సత్రోరపమృధో ను తస్వాథాభయం కృణిహి విశ్వతో నః ఉపయామగృహీతోసీంద్రాయత్వామరుత్వాతయేషతేయోనిరింద్రాయత్వామరుత్వాతే మహా ఇంద్రో నృపదాచర్షణి ప్రావృతద్విబర్హా అమినః సహోభిః అస్మద్యక్వావృధే వీర్యాయోరుక్తృకర్తృభిర్భూత్ ఉపయామగృహీతోసి మహేంద్రాయ ప్రేషతేయో నిర్మహేంద్రాయ ఇంద్రోయవోజసా పర్జన్యో వృష్టిమా ఈవా సోమై అర్వత్సస్య వావృధే ఉపయామగృహీతోసి మహేంద్రాయ ప్రేషతేయో నిర్మహేంద్రాయ ఓం ఇతి సప్తమోధ్యాయః. అథ అష్టమోధ్యాయః. ఓం కదాచన శరీరసినేంద్ర సచ్చసి దాశుషే ఉపోపేన్ను మాఘవన్ భూజయిన్ను చేదానం దేవస్య పృచ్చత ఆదిత్యేభ్యస్వా కదాచన ప్రయుచ్చస్యుభే నిపాసి జన్మని తులీయాదిత్య సవనంద ఇంద్రియమాతస్థా అమృతం దివ్యాదిత్యేభ్యస్వాత్ యజ్ఞో దేవానాం ప్రత్యేతి సుమ్నమాదిత్యా సోభవత మృళయంతాః ఆభోర్వాచీసుమర్వృత్యాగ్రహోస్తిత్యావారి భో విత్తరా సదాదిత్యేభ్యస్వా శివస్వాం ఆదిత్యేషతే సోమపీఠస్తస్మిన్ మత్స్వా ప్రదస్మైనోవచసే దాతనయదాశీర్దాజం పదీ వామమ స్మృతః పుమాన్ పుత్రో జాయతే విందతే వస్వధా విశ్వాహారపయేధతే గృహే వామమద్యస వితర్వామముష్ో దివే దివే వామమస్మభ్యగ్సావీ వామస్తరిక్షయస్య దేవ భూరే రయా ధియా వామ భాజస్యామా ఉపయామగృహీతోసి సావిత్రోసి చ నోదాశ్చ నోపనిధేహి జిన్వయజ్ఞం జిన్వయజ్ఞపకింభకాయ సమిత్రే స్వా ఉపయామగృహీతోసి సుసన్మాసి సుప్రతిష్టానో బృహదక్షాయ నమః విశ్వేభ్యస్తా దేవేభ్యేష తేజో నిర్విశ్వేభ్యస్తా దేవేభ్యః ఉపయామగృహీతోసి బృహస్పతి సుతస్య తే దేవ సోమా ఇంద ఇంద్రియావతపత్నీవతోగ్రహాణో విభ్రాసం అహం పరస్తాదహమవస్తాద్యదంతరిక్షం తదో మే పితాసా అహగ్రేహోర్యముభయతో దదర్శాహం దేవానాం పరమం గుహాయత్ అగ్నేవాత్పత్నీ రజోర్దేవేన త్వక్రా సోమం విభస్వాహా ప్రజాపతిర్వృషాధిరేతోధారేతో మయీ దేహి ప్రజాపతేస్తే విష్ణో రేతోధసో రేతోధామధీయా ఉపజామగృహీతోసి హరిరసి హారియో జనో హరిభ్రా హర్యో అధ్వానాస్థ సహసో మా ఇంద్రాయ యస్తే దేవ సోమాస్వసని భక్షో యో ఘోసనీ తస్తయజుషస్తుతస్తోమస్య సస్తోక్షోపాహూతూత భక్షయామి విభక్షామికేసి నాహరీదృశనాకక్ష అథా ఆన ఇంద్రసోమపాగిరాముపస్మృతిరా ఉపయామగృహీతోసీంద్రాయత్వాషోడసి నేషతేయో నిరింద్రాయత్వాషోడసినే ఆజిష్టవృత్రహంగై యుక్తాథే బ్రహ్మణా హరీ అర్వాచీనసు మనోగ్రావా కృణోతు అగ్నునా ఉపయామగృహీతోసీంద్రాయత్వాషోడసి నేషతేయో నిరింద్రాయత్వాషోడసినే ఇంద్రమిద్ధరీవహతో ప్రతిభృష్టసవసం ఋషీణాం చ స్తుతిరుపయజ్ఞం చ మానుషాణాం ఉపయామగృహీతోసీంద్రాయత్వాషోడసి నేషతేయో నిరింద్రాయత్వాషోడసినే యస్మాన్న జాతః పరో అన్యో అస్తి య ఆవివేశ భువనాని విశ్వా ప్రజాపతిః ప్రజయా సగ్రరాణ స్త్రీణి జ్యోతిర్గ్రహి సచతే షోడసీ ఇంద్రశ్చ సమ్రాట్వరుణశ్చ రాజాతౌ తే భక్షం చక్రతురగ్రహేతం తయోరహమను భక్షం భక్షయామి వాగ్దేవీ జూషాణా సోమస్య తృప్యతు సహ ప్రాణేన స్వాహా భగ్న ఆయోగ్రహి పవస ఆశుభోజ్యమిషన్ హారే బాధస్తృనా ఉపయామగృహీతోగ్నేవచ్చేషతేయోనిరగ్నేవచ్చే అగ్నే వచ్చస్వం వచ్చస్వాస్వం దేవేష్వసి వచ్చస్వానహం మానుష్యేషు భూయాహం.